చెప్పను నిన్న బాధరా, ఎంతని చెప్పని కాదరా, ఎవరికి చెప్పాలి సోదరా, ఎవరి చెప్పను నిన్న బాధరా, ఎంతని చెప్పని కాదరా, ఎవరికి చెప్పాలి సోదరా, శుభ్రమైన నీరు కరువాయే. ఏమని చెప్పను నిన్న బాధరా, ఎంతని చెప్పని కాదరా, ఎవరికి చెప్పాలి సోదరా. చూసిన చెత్త తుప్పలు, ఈగల దోమల కుప్పలు, పారిశ్రామిక వాడ నుండొచ్చే వ్యర్థమైన నీటి బురదరా, భూమి పొరల్లోకి ఇనికెనా, భూమి పొరల్లోకి ఇనికెనా, అది కాలుష్యమై కాటేసే, అది కాలుష్యమై కాటేసే. ఏమని చెప్పను నిన్న బాధరా, ఎంతని చెప్పని గాధరా, ఎవరికి చెప్పాలి సోదరా, ఏమని చెప్పను నీళ్ళ బాధరా, ఎంతని చెప్పని గాధరా, ఎవరికి చెప్పాలి సోదరా. సంహారక మందులు అడ్డగోలుగా భూమి లేసిరి, పురుగులు దోమలు చంపుతామని ఆ మందు ఈ మందు కలిపిరి. స్వచ్ఛమైన నీరు కరువాయే, స్వచ్ఛమైన నీరు కరువాయే, సకల రోగాలకు నిలవాయే, సకల రోగాలకు నిలవాయే. ఏమని చెప్పను నిన్న బాధరా, ఎంతని చెప్పని గాధరా, ఎవరికి చెప్పాలి సోదరా. ఏమని చెప్పను నిన్న బాధరా, ఎంతని చెప్పని గాధరా, ఎవరికి చెప్పాలి సోదరా. పైపులు బాగు చేయడం మరిసిరి, మురికి వాడ అభివృద్ధి అన్నారు, ఓట్ల ముందు ఒట్టి మాటాయే, ఎవరొచ్చి ఆదుకోరాయే, ఎవరొచ్చి ఆదుకోరాయే. మా అనాథల బతుకులింతేనా, మా అనాథల బతుకులింతేనా. ఏమని చెప్పను నిన్న బాధరా, ఎంతని చెప్పని గాధరా, ఎవరికి చెప్పాలి సోదరా, ఏమని చెప్పను నీళ్ళ బాధరా, ఎంతని చెప్పని గాధరా, ఎవరికి చెప్పాలి సోదరా. అడ్డగుట్ట ఏరియా, గోలక్పూర్ పాత బస్తీరా, గంగపుత్ర సంఘం కాలని లెక్కకు మించిన మురికి వాడల్లో, లెక్కకు మించిన మురికి వాడల్లో, శుభ్రమైన నీరు కరువురా, శుభ్రమైన నీరు కరువురా. ఏమని చెప్పను నిన్న బాధరా, ఎంతని చెప్పని గాధరా, ఎవరికి చెప్పాలి సోదరా, ఏమని చెప్పను నీళ్ళ బాధరా, ఎంతని చెప్పని గాధరా, ఎవరికి చెప్పాలి సోదరా. వద్దు ఆ వ్యర్థ నీరే ప్రాణహానిరా. నేల కాలుష్య నివారణకై సైన్యమోలే నీవు సాగాలి. ఆరోగ్యమైన ప్రపంచం మన చేతుల్లో ఉందని చాటాలి, మన చేతుల్లో ఉందని చాటాలి. ఏమని చెప్పను నీళ్ళ బాధరా, ఎంతని చెప్పని గాధరా, ఎవరికి చెప్పాలి సోదరా. ఏమని చెప్పను నీళ్ళ బాధరా, ఎంతని చెప్పని గాధరా, ఎవరికి చెప్పాలి సోదరా.